సువర్గాయ వై వై సువర్గాయ సువర్గాయ వా ఏష వై సువర్గాయ సువర్గాయ వా ఏష సువర్గాయేది సువర్గాయ ఏష వై వా ఏష లోకాయ లోకాయేష వై వా ఏష లోకాయ ఏష లోకాయ లోకాయేష ఏష లోకాయ చీయతే చీయతే లోకాయేష ఏష లోకాయ చీయతే లోకాయ చీయతే చీయతే లోకాయ లోకాయ చీయతే యద్యచీయతే లోకాయ లోకాయ చీయతే యద్యచీయతే యద్యచీయతే చీయతే యదగ్నిరగ్నిర్యచీయతే చీయతే యదగ్ని యదగ్నిరగ్నిర్యద్యదగ్నిర్వజ్రో వజ్రోగ్నిర్యద్యదగ్నిర్వజ్ర అగ్నిర్వజ్రో వజ్రోగ్నిరగ్నిర్వజ్ర ఏకాదశిన్యేకాదశిని వజ్రోగ్నిరగ్నిర్వజ్ర ఏకాదశిని వజ్ర ఏకాదశిన్యేకాదశిని వజ్రో వజ్ర ఏకాదశిని యద్యదేకాదశిని వజ్రో వజ్ర ఏకాదశిని ఏకాదశిని యద్యదేకాదశిన్యేకాదశిని యదగ్నావగ్నౌ యదేకాదశిన్యేకాదశిని యదగ్నౌ యదగ్నావగ్నౌ యద్యదగ్నావేకాదశిని మేకాదశిని మగ్నౌ యద్యదగ్నావేకాదశిని మగ్నావేకాదశిని మేకాదశిని మగ్నావగ్నావేకాదశిని మిలియాన్మిలియాదేకాదశిని మగ్నావగ్నావేకాదశిని మిలియాదశిని మిలుజాన్మిలుజాదేకాదశిని మేకాదశిని వజ్రేణ వజ్రేణ మినుజాదేకాదశిని మేకాదశిని వజ్రేణ వజ్రేణ మినుయాన్మిలుయాద్వజ్రేణైనమేనం వజ్రేణ మినుయాన్మిలుయాద్వజ్రేణైన వజ్రేణైనమేనం వజ్రేణ వజ్రేణైన గో సువర్గాత్ సువర్గాదేనం వజ్రేణ వజ్రేణైన గో సువర్గాత్ సువర్గాదేనమేన గో సువర్గాల్ లోకాల్ లోకాత్ సువర్గాదేనమేన గో సువర్గాల్ లోకాల్ సువర్గాల్ లోకాల్ లోకాత్ సువర్గాత్ సువర్గాల్ లోకాదంతరంతం లోకాత్ సువర్గాత్ సువర్గాల్ లోకాదంత సువర్గాదితి సువహాగాద్ లోకాదంతరంతర్ లోకాల్ లోకాదంతర్ దధ్యాద్ధ్యాదంతర్ లోకాల్ లోకాదంతర్ దధ్యాద్ దధ్యాదంతరం దధ్యాద్యద్యద్ధ్యాదంతరం దధ్యాద్యద్యద్ధ్యాద్యద్ధ్యాద్యన్న మిలుయాన్ మిలుయాన్న యజ్జన్న మిలుయాత్ మిలుయాన్ మిలుయాన్న మిలుయాత్ స్వరుభిర్మిలుయాన్న మిలుయాత్ స్వరుభిర్మిలుయాత్ స్వరుభిర్మిలుయాన్ మిలుయాత్ స్వరుభిః పశూన్ పశూన్ స్వరుభిర్మిలుయాన్ మిలుయాత్ స్వరుభిః పశూన్ స్వరుభిః పశూన్ పశూన్ స్వరుభిః స్వరుభిః పశూన్ విభి పశూన్ స్వరుభిః స్వరుభిః పశూన్ విభి స్వరుభిరిది స్వరుభిః పశూన్ విభి పశూన్ పశూన్ యద్ధజే దర్ధజే ద్విపశూన్ పశూన్ ర్ధయేదేకయూపమేకయూపమర్ధయేద్విద్యర్ధయేదేకయూపమర్ధయేదర్ధయేదేకయూపం వినోతి వినోత్యేకయూపమర్ధయేదర్ధయేదేకయూపం వినోతి ఏకయూపం వినోతి వినోత్యేకయూపమేకయూపం వినోతి నన వినోత్యేకయూపమేకయూపం వినోతి నేకయూపమిత్యేకయూపం వినోతి నన వినోతి వినోతి నైనమేనం న వినోతి వినోతి నైనం నైనమే నన్ననైనం వజ్రేణ వజ్రేణైనందనైనం వజ్రేణ వజ్రేణ వజ్రేణైనమేనం వజ్రేణ సువర్గాత్ సువర్గాత్ వజ్రేణైనమేనం వజ్రేణ సువర్గాత్ వజ్రేణ సువర్గాత్ సువర్గాత్ వజ్రేణ వజ్రేణ సువర్గాల్ లోకాల్ లోకాత్ సువర్గాద్ వజ్రేణ వజ్రేణ సువర్గాల్ లోకాల్ లోకాల్ లోకాత్ సువర్గాత్ సువర్గాల్ లోకాదంతర్తధాత్యంతర్తధాది లోకాత్ సువర్గాత్ సువర్గాల్ లోకాదం దర్తధాది లోకాల్ లోకాదం దర్తధాదినాం దర్తధాది లోకాల్ లోకాదం దర్తధాదినాం దర్తధాదినాం దర్తధాత్యం దర్తధాదిన స్వరుభి స్వరుభిర్నాం దర్తధాత్యం దర్తధాదిన స్వరుభి దర్తధాదిత్యంతః దధాది స్వరుభి స్వరుభిర్నన స్వరుభి పశూన్ పశూన్ స్వరుభిర్నన స్వరుభి పశూన్ స్వరుభిః పశూన్ పశూన్ స్వరుభిస్వరుభిః పశూన్ విభి పశూన్ స్వరుభిస్వరుభిః పశూన్ స్వరుభిరితి స్వరుభిశూన్ విభి పశూన్ పశూన్ యద్ధయత్యర్థయతి విభశూన్ పశూన్ యద్ధయతి యర్థయత్యర్థ అగ్నిమగ్నిం చనుతే జనుతే అగ్నిం చిత్వా చిత్వా చిత్వా అగ్నిమగ్నిం చ పరివత్సరేణేతి పరీ మత్సరేణ నమస్కరోమి కరోమి నమో నమస్కరోమి యద్యత్ కరోమి నమో నమస్కరోమి యత్ కరోమి యద్యత్ కరోమి కరోమి యత్తే తే యత్ కరోమి కరోమి యత్తే యత్తే తే యద్యత్ తే రుద్ర రుద్ర తే యద్యత్ తే రుద్ర తే రుద్ర రుద్ర తే తే రుద్ర పశ్చాత్ పశ్చాత్ రుద్ర తే తే రుద్ర పశ్చాత్ పశ్చాత్ పశ్చాత్ రుద్ర రుద్ర పశ్చాత్ ధనుర్ధన పశ్చాత్ రుద్ర రుద్ర పశ్చాత్ ధను పశ్చాత్ ధనుర్ధన పశ్చాత్ పశ్చాత్ ధనుస్తద్ధను పశ్చాత్ పశ్చాత్ ధనుస్తద్ధనుర్ధనస్తద్వాతో వాతస్తద్ధనుర్ధనస్తద్వాతో అన్వనువాతస్తద్వాతో అను వాతో అన్వనువాతో వాతో అనువాతు వాత్మనువాతో వాతో అనువాతు అనువాతు వాత్మన్వను వాతు వాత్మన్వను వాతు వాతు దేవాతు వాతు తస్మై తస్మై దేవాతు వాతు తస్మై తస్మై తస్మై తస్మై తస్మై తస్మై తస్మై తస్మై తస్మై దే రుద్ర రుద్ర దే తస్మై తస్మై దే రుద్ర రుద్ర దే రుద్రే దావత్సరేణే దావత్సరేణ రుద్ర దే రుద్రే దావత్సరేణ రుద్రే దావత్సరేణే దావత్సరేణ రుద్ర రుద్రే దావత్సరేణ నమో నమ దావత్సరేణ రుద్ర రుద్రే దావత్సరేణ నమ దావత్సరేణ నమో నమ దావత్సరేణే దావత్సరేణ నమస్కరోమి కరోమి నమ దావత్సరేణే దావత్సరేణ నమస్కరోమి నమస్కరోమి కరోమి నమో నమస్కరోమి యద్యత్ కరోమి నమో నమస్కరోమి యత్ కరోమి యద్యత్ కరోమి కరోమి యత్తే తే యత్ కరోమి కరోమి యత్తే తే తే యద్యత్ తే రుద్ర రుద్ర తే యద్యత్ తే రుద్ర రుద్ర రుద్ర తే తే రుద్రోత్తరాదుత్తరాద్ రుద్ర తే తే రుద్రోత్తరాదుత్తరాద్ రుద్ర రుద్రోత్తరాద్ ధనుర్ధనురుత్తరాద్ రుద్ర రుద్రోత్తరాద్ ధను ధనుర్ధనుస్తద్వాతో వాతస్తద్ధనుర్ధనుస్తద్వాతో అన్వనువాతస్తద్వాతో అను వాతో అన్వనువాతో వాతో అనువాతు వాత్మనువాతో వాతో అనువాతు అనువాతు వాత్మన్మనువాతు వాత్మన్మనువాతు వాతు తస్మై తస్మై దేవాతు తస్మై తస్మై దే దే తస్మై దే దే తస్మై దే దే తస్మై దే తస్మై దే దే తస్మై తస్మై దే రుద్ర రుద్ర దే తస్మై తస్మై దే రుద్ర దే రుద్ర రుద్ర దే దే రుద్రే దువత్సరేణే దువత్సరేణ రుద్ర దే దే రుద్రే దువత్సరేణ రుద్రే దువత్సరేణే దువత్సరేణ రుద్ర రుద్రే దువత్సరేణ నమో నమ ఇదువత్సరేణ రుద్ర రుద్రే దువత్సరేణ నమ దువత్సరేణ నమో నమ ఇదువత్సరేణే దువత్సరేణ నమస్కరోమి కరోమి నమ ఇదువత్సరేణే దువత్సరేణ నమస్కరోమి నమస్కరోమి కరోమి నమో నమస్కరోమి యద్యత్ కరోమి నమో నమస్కరోమి యత్ కరోమి కరోమి యత్తే తే తే యద్యత్ తే రుద్ర రుద్ర తే యద్యత్ తే రుద్ర రుద్ర రుద్ర తే తే రుద్రోపర్యుపరి రుద్ర తే తే రుద్రోపరి రుద్రోపర్యుపరి రుద్ర రుద్రోపరి ధనుర్ధనురుపరి రుద్ర రుద్రోపరి ధను ధనుర్ధనుర్పరియుపరి ధనుస్తద్ధనుర్పరియుపరి ధనుస్తద్ధనుర్ధనుస్తద్వాతో వాతస్తద్ధనుర్ధనుస్తద్వాతో వాతస్తద్ధద్వాతో అన్వనువాతస్తద్ధద్వాతో అనువాతో అన్వనువాతో వాతో అనువాతు వాత్మనువాతో వాతో అనువాతు అనువాతు వాత్మన్వనువాతు వాత్మన్వనువాతు వాతు దేవాతు వాతు తస్మై తస్మై దేవాతు వాతు తస్మై తస్మై తస్మై దే తస్మై దే తస్మై దే తస్మై దే తస్మై దే దే తస్మై తస్మై దే రుద్ర రుద్ర దే తస్మై తస్మై దే రుద్ర రుద్ర రుద్ర దే దే రుద్ర వత్సరేణ వత్సరేణ రుద్ర దే దే రుద్ర వత్సరేణ రుద్ర వత్సరేణ వత్సరేణ రుద్ర రుద్ర వత్సరేణ నమో నమో వత్సరేణ రుద్ర రుద్ర వత్సరేణ నమ వత్సరేణ నమో నమో వత్సరేణ వత్సరేణ నమస్కరోమి కరోమి నమో వత్సరేణ వత్సరేణ నమస్కరోమి నమస్కరోమి కరోమి నమో నమస్కరోమి రుద్రో రుద్ర కరోమి నమో నమస్కరోమి రుద్ర కరోమి రుద్రో రుద్ర కరోమి కరోమి రుద్రో వై వై రుద్ర కరోమి కరోమి రుద్రో వై రుద్రో వై వై రుద్రో రుద్రో వా ఏష ఏష వై రుద్రో రుద్రో వా దీక్షయాగ్నే దీక్షయాపం దీక్షయాపమాపం దీక్షయా దీక్షయాపం త్వాత్వాపం దీక్షయా దీక్షయాపం త్వాపం త్వాత్వాపమాపం త్వాగ్నేగ్నేత్వాపమాపం త్వాగ్నేగ్నేత్వాత్వాగ్న ఉపసద్భిరుపసద్భిరగ్నేత్వాత్వాగ్న ఉపసద్భిరుపసద్భిరగ్నేగ్న ఉపసద్భిరాపమాపం ఉపసద్భిరగ్నేగ్న ఉపసద్భిరాపం ఉపసద్భిరాపమాపం ఉపసద్భిరుపసద్భిరాపం త్వాత్వాపం ఉపసద్భిరుపసద్భిరాపం ఉపసద్భిరిత్యుపసద్భిరాపం త్వాత్వాపమాపం త్వాగ్నేగ్నేత్వాపమాపం త్వాగ్నేగ్నేత్వాత్వాగ్నే శుక్తియా శుక్తియా అగ్నేత్వాత్వాగ్నే శుక్తియా శుక్తియా అగ్నేగ్నే శుక్తియాపమాపగం శుక్తియా అగ్నేగ్నే శుక్తియాపం శుక్తియాపమాపగం శుక్తియా శుక్తియాపం త్వాత్వాపగం శుక్తియా శుక్తియాపం త్వాపం త్వాత్వాపమాపం త్వాగ్నేగ్నే త్వాపమాపం త్వాగ్నేగ్నే త్వాత్వాగ్నే దక్షిణాభిర్దక్షిణాభిరగ్నే త్వాత్వాగ్నే దక్షిణాభి అగ్నే దక్షిణాభిర్దక్షిణాభిరగ్నేగ్నే దక్షిణాభిరాపమాపం దక్షిణాభిరగ్నేగ్నే దక్షిణాభిరాపం దక్షిణాభిరాపమాపం దక్షిణాభిర్దక్షిణాభిరాపం త్వాత్వాపం దక్షిణాభిర్దక్షిణాభిరాపం త్వాపం త్వాత్వాపమాపం త్వాగ్నేగ్నే త్వాపమాపం త్వాగ్నే అగ్నేగ్నే త్వాత్వాగ్నే వృథేనావృథేనాగ్నే త్వాత్వాగ్నే వృథేనాపమాపమవృథేనాపం త్వాత్వాపమవృథేనాపం వృథేనేత్యవృథేనాపం త్వాత్వాపమాపం త్వాగ్నేగ్నేత్వాపమాపం త్వాగ్నేగ్నేత్వాత్వాగ్నే అగ్నే విషయా విషయా అగ్నేగ్నే విషయాపమాపం విషయా అగ్నేగ్నే విషయాపం విషయాపమాపం విషయా విషయాపం త్వాత్వాపం విషయా విషయాపం త్వాపం త్వాత్వాపమాపం త్వాగ్నేగ్నే త్వాపమాపం త్వాగ్నే త్వాగ్నేగ్నే త్వాత్వాగ్నే స్వగాకారేణ స్వగాకారేణ అగ్నే త్వాత్వాగ్నే స్వగాకారేణ అగ్నే స్వగాకారేణ స్వగాకారేణ అగ్నేగ్నే బృహద్రథంధరాభ్యాం బృహద్రథంధరాభ్యాం బృహద్రథంధరాభ్యాం పక్షావోజ ఓజః పక్షో బృహద్రథం దరాభ్యాం బృహద్రథం దరాభ్యా పక్షావోజః బృహద్రథం దరాభ్యామితి బృహత్ రథం దరాభ్యాం పక్షావోజ ఓజః పక్షో పక్షావోజ ఏవైవౌజః పక్షో పక్షావోజ ఏవాజ ఏవైవౌజ ఓజ ఏవాస్మిన్నస్మిన్నేవౌజ ఓజ ఏవాస్మిన్ ఏవాస్మిన్నస్మిన్నేవైవాస్మిన్ దధాతి దధాత్యస్మిన్నేవైవాస్మిన్ దధాతి అస్మిన్ దధాతి దధాత్యస్మిన్నస్మిన్ దధాతృతుస్థాయజ్ఞాయజ్ఞిజేన తృతుస్థాయజ్ఞాయజ్ఞిజేన దధాత్యస్మిన్నస్మిన్ దధాతృతుస్థాయజ్ఞాయజ్ఞిజేన తృతుస్థాయజ్ఞాయజ్ఞిజేన దధాతి దధాతృతుస్థాయజ్ఞాయజ్ఞిజేన పుచ్చం పుచ్చం తృతుస్థాయజ్ఞాయజ్ఞిజేన దధాతి దధాతృతుస్థాయజ్ఞాయజ్ఞిజేన పుచ్చం మృతుస్థాయజ్ఞాయజ్ఞిజేన పుచ్చం పుచ్చం మృతుస్థాయజ్ఞాయజ్ఞిజేన తృతుస్థాయజ్ఞాయజ్ఞిజేన పుచ్చ మృతుషు పుచ్చ మృతుస్థాయజ్ఞాయజ్ఞిజేన తృతుస్థాయజ్ఞాయజ్ఞిజేన పుచ్చ మృతుషు పుచ్చం మృతుష్వేవైవర్తుషు పుచ్చం మృతుష్వేవైవర్తుష్వేవ ప్రతి ప్రత్యేవర్తుష్వేవ ప్రతి ప్రతి ప్రత్యేవ ప్రతిష్టది తిష్టది ప్రత్యేవ ప్రతిష్టది ప్రతిష్టది తిష్టది ప్రతి ప్రతిష్టది పృష్టైస్తిష్టది ప్రతి ప్రతిష్టది వారవందీ యత్వం వారవందీ యత్వగు శైతేన శ్యేతి వారవందీయత్వమితి వారవందీయత్వం శైతేన శ్యేతి శ్యేతి శ్యైతేన శ్యైతేన శ్యేతి అకృతాకృత శ్యేతి శ్యైతేన శ్యైతేన శ్యేతి అకృత శ్యేతి అకృతాకృత శ్యేతి శ్యేతి అకృత తత్తదకృత శ్యేతి శ్యేతి అకృత తత్ అకృత తత్తదకృతాకృత శ్యైతస్య శ్యైతస్య తదకృతాకృత శ్యైతస్య శ్యైతస్య శ్యైతస్య తత్తచ్ఛైతస్య శ్యైతత్వజ్ఞ శ్యైతత్వజ్ఞ శ్యైతస్య తత్తచ్ఛైతస్య శ్యైతత్వం శ్యైతస్య శ్యైతత్వజ్ఞ శ్యైతత్వజ్ఞ శ్యైతస్య శ్యైతస్య శ్యైతత్వం శ్యైతత్వం యద్యచ్ఛైతత్వజ్ఞ శ్యైతత్వం యద్వారవందీయేన వారవందీయేన శ్యైతత్వజ్ఞ శ్యైతత్వం యద్వారవందీయేన శ్యైతత్వమితి శ్యైతత్వం యద్వారవందీయేన వారవందీయేన యద్వారవందీయేనోపతిష్ఠత ఉపతిష్ఠతే వారవందీయేన యద్వారవందీయేనోపతిష్ఠతే వారవందీయేనోపతిష్ఠత ఉపతిష్ఠతే వారవందీయేన వారవందీయేనోపతిష్ఠతే వారయతే వారయత ఉపతిష్ఠతే వారవందీయేన వారవందీయేనోపతిష్ఠతే వారయతే వారవందీయేనేది వారవందీయేన ఉపతిష్ఠతే వారయతే వారయత ఉపతిష్ఠత ఉపతిష్ఠతే వారయత ఏవైవ వారయత ఉపతిష్ఠత ఉపతిష్ఠతే వారయత ఏవ తిష్ఠత ఇత్యుపాతిష్ఠతే వారేత ఏవైవ వారయతే వారేత ఏవైనమేనమేవ వారయతే వారేత ఏవైనం ఏవైనమేనమేవైవైనగ్గుశ్యైతేన శ్యైతేనైనమేవైవైనగ్గుశ్యైతేనైనగ్గుశ్యైతేన శ్యైతేనైనమేనగ్గుశ్యైతేన శ్యేతి శ్యేతి శ్యైతేనైనమేనగ్గుశ్యైతేన శ్యేతి శ్యైతేన శ్యేతి శ్యేతి శ్యైతేన శ్యైతేన శ్యేతి గురుదే గురుదే శ్యేతి శ్యైతేన శ్యైతేన శ్యేతి గురుదే శ్యేతి గురుదే గురుదే శ్యేతి శ్యేతి గురుదే ప్రజాపతేర్హృదయేన ప్రజాపతేర్హృదయేన గురుదే శ్యేతి శ్యేతి గురుదే ప్రజాపతేర్హృదయేన గురుదే ప్రజాపతేర్హృదయేన ప్రజాపతేర్హృదయేన గురుదే గురుదే ప్రజాపతేర్హృదయేనాపి పక్షం వివక్షం ప్రజాపతేర్హృదయేన గురుదే గురుదే ప్రజాపతేర్హృదయేనాపి పక్షం ప్రజాపతేర్హృదయేనాపి పక్షమపి పక్షం ప్రజాపతేర్హృదయేన ప్రజాపతేర్హృదయేనాపి పక్షం ప్రతి ప్రత్యపిపక్షం ప్రజాపతేర్హృదయేన ప్రజాపతేర్హృదయేనాపి పక్షం ప్రతి వివక్షం ప్రతి ప్రత్యపిపక్షం వివక్షం ప్రత్యుపో ప్రత్యపిపక్షమ వివక్షం ప్రత్యుపక్షమిత్యపి పక్షం ప్రత్యుపోప ప్రతి ప్రత్యుపతిష్టతే తిష్టత ఉప ప్రతి ప్రత్యుపతిష్టతే ఉపతిష్టతే తిష్టత ఉపోపతిష్టతే ప్రేమాణం ప్రేమాణం తిష్టత ఉపోపతిష్టతే ప్రేమాణం తిష్టతే ప్రేమాణం ప్రేమాణం తిష్టతే తిష్టతే ప్రేమాణమేవైవ ప్రేమాణం తిష్టతే తిష్టతే ప్రేమాణమేవ ప్రేమాణమేవైవ ప్రేమాణం ప్రేమాణమేవాస్యైవ ప్రేమాణం ప్రేమాణమేవాస్యేవాస్యాస్యేవీవాస్య గచ్చతి గచ్చత్యస్యేవీవాస్య గచ్చతి అస్య గచ్చతి గచ్చత్యస్యాస్య గచ్చతి ప్రాచ్యా ప్రాచ్యా గచ్చత్యస్యాస్య గచ్చతి ప్రాచ్యా ప్రాచ్యా ప్రాచ్యా గచ్చతి గచ్చతి ప్రాచ్యా త్వా త్వా ప్రాచ్యా గచ్చతి గచ్చతి ప్రాచ్యా త్వా ప్రాచ్యా త్వా త్వా ప్రాచ్యా ప్రాచ్యా త్వా దిశా దిశా త్వా ప్రాచ్యా ప్రాచ్యా త్వా దిశా దిశా దిశా త్వా త్వా దిశా సాధయామి సాధయామి దిశా త్వా త్వా దిశా సాధయామి దిశా సాధయామి సాధయామి దిశా దిశా సాధయామి గాయత్రేణ గాయత్రేణ సాధయామి దిశా దిశా సాధయామి గాయత్రేణ సాధయామి గాయత్రేణ గాయత్రేణ సాధయామి సాధయామి గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ సాధయామి సాధయామి గాయత్రేణ ఛందసా గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసా అగ్నినాగ్నినా ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసా అగ్నినా ఛందసాగ్నినాగ్నినా ఛందసా ఛందసాగ్నినా దేవతయా దేవతయాగ్నినా ఛందసా ఛందసాగ్నినా దేవతయా అగ్నినా దేవతయా దేవతయాగ్నినాగ్నినా దేవతయాగ్నేరగ్నేర్దేవతయాగ్నినాగ్నినా దేవతయాగ్నే దేవతయాగ్నేర్దేవతయా దేవతయాగ్నే శీర్ష్ణా శీర్ష్ణాగ్నేర్దేవతయా దేవతయాగ్నే శీర్ష్ణా అగ్నే శీర్ష్ణా శీర్ష్ణాగ్నేరగ్నే శీర్ష్ణాగ్నేరగ్నే శీర్ష్ణాగ్నేరగ్నే శీర్ష్ణాగ్నే

సాధయామ్యానుష్ఠుభేనానుష్ఠుభేన సాధయామి సాధయామ్యానుష్ఠుభేన ఛందసా ఛందసానుష్ఠుభేన సాధయామి సాధయామ్యానుష్ఠుభేన ఛందసానుష్ఠుభేన ఛందసా ఛందసానుష్ఠుభేనానుష్ఠుభేన ఛందసా మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం ఛందసానుష్ఠుభేనానుష్ఠుభేన ఛందసా మిత్రావరుణాభ్యానుష్ఠుభేనేత్యానుష్ఠుభేనా మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం ఛందసా ఛందసా మిత్రావరుణాభ్యాం దేవతయా దేవతయా మిత్రావరుణాభ్యాం ఛందసా ఛందసా మిత్రావరుణాభ్యాం దేవతయాభ్యాం దేవతయా దేవతయా మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం దేవతయాగ్నేరగ్నేర్దేవతయా మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం దేవతయాగ్నే మిత్రావరుణాభ్యామితి మిత్రావరుణాభ్యాం దేవతయాగ్నేరగ్నేర్దేవతయా దేవతయాగ్నేః పక్షేణ పక్షేణాగ్నేర్దేవతయా దేవతయాగ్నేః పక్షేణ పక్షేణ పక్షేణాగ్నేరగ్నే పక్షేణాగ్నేరగ్నే పక్షేణాగ్నేరగ్నే పక్షేణాగ్నేరగ్నేః పక్షేణ పక్షేణాగ్నేః పక్షం పక్షమగ్నేః పక్షేణ పక్షేణాగ్నేః పక్షం అగ్నే పక్షం పక్షమగ్నేరగ్నే పక్షముపోపక్షమగ్నేరగ్నే పక్షముపక్షముపోపక్షం పక్షముపదధామి దధామ్యుపపక్షం పక్షముపదధామి ఉపదధామి దధామ్యుపోపదధామ్యోర్ధ్వయోర్ధ్వజా దధామ్యుపోపదధామ్యోర్ధ్వజా దధామి దధామ్యోర్ధ్వయాత్మాత్వోర్ధ్వయా దధామి సాత్మానగో సాత్మానంజనలే సాత్మానంజనలే సాత్మానగో సాత్మానంజనలే సాత్మానగో సాత్మానంజనలే సాత్మానగో సాత్మానంజనలే సాత్మానమితి సా ఆత్మ జన జనుదే సాత్మా సాత్మా జనుదే జనుదే సాత్మాష్మిన్నమస్మిన్ సాత్మా జనుదే జనుదే సాత్మాష్మిన్నో సాత్మాష్మిన్నమస్మిన్ సాత్మా సాత్మాష్మిన్ లోకే లోకే అష్మిన్ సాత్మాష్మిల్లోకే ఆత్మేది సా ఆత్మాష్మిన్ లోకే లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే భవతి భవతి లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే భవతి లోకే భవతి భవతి లోకే లోకే భవత్యాత్మేష్టకా ఆత్మేష్టకా భవతి లోకే లోకే భవత్యాత్మేష్టకాత్మేష్టకా ఆత్మేష్టకా భవతి భవత్యాత్మేష్టకా ఉపోపా ఆత్మేష్టకా భవతి భవత్యాత్మేష్టకా ఉపా ఆత్మేష్టకా ఉపోపా ఆత్మేష్టకా ఆత్మేష్టకా ఉపదధాతి దధాత్యుపా ఆత్మేష్టకా ఆత్మేష్టకా ఉపదధాతి ఆత్మాగ్నేర్వైవ అగ్నేరాత్మా ఆత్మాగ్నేరాత్మా సాత్మానకు సాత్మానమాత్మాగ్నేరాత్మా సాత్మానమే వైవ సాత్మానమాత్మాగ్నేరాత్మా సాత్మానమే వైవ సాత్మానకు సాత్మానమాత్మాగ్నేరాత్మా సాత్మానమే వైవ సాత్మానకు సాత్మానమాత్మాగ్నేరాత్మా సాత్మానమే వైవ సాత్మానకు సాత్మానమాత్మాగ్నేరాత్మా సాత్మానమే వైవ సాత్మానకు సాత్మానమాత్మాగ్నేరాత్మా సాత్మానమే వైవ సాత్మానకు సాత్మానమాత్మాగ్నేరాత్మా సాత్మానమే వైవ సాత్మానకు సాత్మానమాత్మాగ్నేరాత్మా సాత్మానమ ఆహుతిర్జుహోతి జ్యోతి జ్యోత్యాహుతేరాహుతేర్జ్యోతి భాగదేదేన భాగదేదేన జ్యోత్యాహుతేరాహుతేర్ జ్యోతి భాగదేదేనాహుతిర్ జ్యోతి భాగదేదేన భాగదేదేన జ్యోతి జ్యోతి భాగదేదేనైవైవ భాగదేదేన జ్యోతి జ్యోతి భాగదేదేనైవ భాగధేయేనైవైవ భాగధేయేన భాగధేయేనైవైనానేనానైవ భాగధేయేన భాగధేయేనైవైనాన్ భాగధేయేనేతి భాగ ైనాంఛమయతి శమయతిమయత్నాక్తిమాక్తిమాక్తిమాక్తిమాక్తిమాక్తిమాక్తిమాక్తిమాక్షత్యుక్షత్యాక్తిమాక్తిమాక్షతి ప్రాణాక్రామంది క్రామంది యో యః క్రామంది క్రామంది యోగ్నిమగ్ని యః క్రామంది క్రామంది యోగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్న శతరుద్రీయమితి శత రుద్రీయం గావీధుకం చరుం చరుం గావీధుకం గావీధుకం చరు మేతేనైతేన చరుం గావీధుకం గావీధుకం చరు మేతేన మేతేనైతేన చరుం చరు మేతేన యజుషా యజుషైతేన చరుం చరు మేతేన యజుషా మేతేన యజుషా యజుషైతేనైతేన యజుషా శరమాయా అంచరమాయా యజుషైతేనైతేన యజుషా శరమాయా ిష్టకాధ్యాన్నిధ్యాద్ధ్యాన్నిధ్యాద్భాగధేయేన భాగధేయేన దధ్యాన్ని భాగధేయేన గోషమయతి శమయత్యేన మేవైవైన గోషమయతి హుతమిదీతిహుతగోహుతమిత్యాహురాహుతిహుతగోహుతమిత్యాహుహుతమిదీతిహుతగోహుతమిత్యాహురాహుతిహుతగోహుతమిత్యాహుహుతమిదీతిహుతగోహుతమిత్యాహురాహుతిహుతగోహుతమిత్యాహుహుతమిదీతిహుతగోహుతమిత్యాహురాహుతిహుతగోహుతమిత్యాహుహుతమిదీతిహుతగోహుతమిత్యాహురాహుతిహుతగోహుతమిత్యాహుహుతమిదీతిహుతగోహుతమిత్యాహురాహుతిహుతగోహుతమిత్యాహుహుతమిదీతిహుతగోహుతమిత్యాహురాహుతిహుతగోహుతమిత్యాహుహుతమిదీతిహుతగోహుతమిత్యాహురాహుతిహుతగోహుతమిత్యాహుహుతమిదీతిహు క్రియతే క్రియతే జ్ఞావగ్నౌ క్రియత ఇది క్రియతే జ్ఞావగ్నౌ క్రియత ఇది క్రియత ఇది క్రియతే క్రియత ఇది వసవో వసవ ఇది క్రియతే క్రియత ఇది వసవ వసవో వసవ ఇది రివసవస్వా వసవో వసవస్వ రుద్రై రుద్రై స్వ వసవో వసవస్వ రుద్రై రుద్రై రుద్రై స్వా రుద్రై పురస్తాత్ పురస్తాత్ రుద్రై స్వాద్రై పురస్తాత్ రుద్రై పురస్తాత్ పురస్తాత్ రుద్రై రుద్రై పురస్తాత్ పాంతు పాంతు పురస్తాత్ రుద్రై రుద్రై పురస్తాత్ పాంతు పురస్తాత్ పాంతు పాంతు పురస్తాత్ పురస్తాత్ పాంతు పితర పితర పాంతు పురస్తాత్ పురస్తాత్ పాంతు పితర పాంతు పితర పితర పాంతు పాంతు పితరస్వాత్ పితర పాంతు పాంతు పితరస్వాతర పితరస్వా యమరాజానో యమరాజానస్వా పితర పితరస్వా యమరాజాన యమరాజానో యమరాజానస్వాత్ యమరాజాన పితృభి పితృభిర్యమరాజానస్వాత్ యమరాజాన పితృభి యమరాజాన పితృభి పితృభిర్యమరాజానో యమరాజాన పితృభ్యక్షిణతో దక్షిణత పితృభిర్యమరాజానో యమరాజాన పితృభ్యక్షిణత యమరాజాన ఇది యమరాజాన పితృభ్యక్షిణతో దక్షిణత పితృభి పితృభ్యక్షిణత పాందు పాందు దక్షిణత పితృభి పితృభ్యక్షిణత పాందు ఆందు బాందు దక్షిణతో దక్షిణత పాన్వాలిత్యాలిత్య పాందు దక్షిణతో దక్షిణత పాంద్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాదిత్యాస్వాది ప్రోక్షిత ప్రోక్షితస్తేన తేన ప్రోక్షిత ప్రోక్షిత ఇది ప్ర ఉక్షిత సమీచీ నామ నామ సమీచీ సమీచీ నామ ఆస్యసి నామ సమీచీ సమీచీ నామాసి నామ నామాసి ప్రాచీ ప్రాచ్యసి నామ నామాసి ప్రాచీ ప్రాచీ ప్రాచ్యసి ప్రాచీ దిక్ దిక్ ప్రాచ్యసి ప్రాచీ ప్రాచీ దిక్ దిక్ ప్రాచీ ప్రాచీ దిక్ తస్యాస్తస్యా దిక్ ప్రాచీ ప్రాచీ దిక్ తస్యాః ప్రదీచి సోమస్ సోమస్ తస్తే తస్యాస్తస్యాస్తే సోమః సోమోధిపతిరధిపతి సోమః సోమోధిపతి స్వజ స్వజోధిపతి సోమః సోమోధిపతి స్వజ అధిపతిరిత్యధిపతి నమస్తౌ నమస్తౌ నమో నమస్తౌ నో నస్తౌ నమో నమస్తౌ నః నస్తౌతౌ నో మృడయతాం మృడయతాన్ నస్తౌతౌ నో మృడయతాం మృడయతాం మృడయతాన్ నో నో మృడయతాన్ తే మృడయతాన్ నో నో మృడయతాన్ మృడయతాం తే మృడయతాం మృడయతాం యయ్యం తే మృడయతాం మృడయతాం యయ్యం తే విష్మాయం విష్మోయో యో విష్మోయం విష్మోయ నోనశ్చయోయశ్చనోద్వేష్టి నో నోద్వేష్టి తంతం ద్వేష్టి నో నోద్వేష్టి తంతం వాం వాంతం వాంజం భేజం భే వాంతం వాంజం భే పురా గృహ అగ్నిర్గృహ అగ్నిరగ్నిర్గృహ గృహ అగ్నిర్వో వోగ్నిర్గృహ గృహ అగ్నిర్వ అగ్నిర్వోగ్నిరగ్నిర్వైషవ ఇషవోగ్నిరగ్నిర్వైషవ ఇషవో వో వైషవ సలిల సలిలోని లింపాని లింపాస్ సలిల సలిలోని లింపా నామ నామని లింపాస్ సలిల సలిలోని లింపా నామ లింపాని దక్షిణా గృహ గృహ దక్షిణా వో వో దక్షిణా గృహ దక్షిణా గృహ గృహ దక్షిణా దక్షిణా గృహ పితర పితరో గృహ దక్షిణా దక్షిణా గృహ పితర గృహ పితర పితరో గృహ గృహ పితరో వో వః పితరో గృహ గృహ పితరో వః పితరో వో వః పితర పితరో వైషవ ఇషవో వో వైషవ సగర సగర ఇషవో వో వైషవ సగర సగర సగర ఇషవ ఇషవ సగరో వజ్రిణో వజ్రిణ సగర ఇషవ ఇషవ సగరో వజ్రిణ సగరో వజ్రిణో వజ్రిణ సగర సగరో వజ్రిణో నామ నామ వజ్రిణ సగర సగరో వజ్రిణో నామ వజ్రిణో నామ నామ వజ్రిణో వజ్రిణో నామస్థస్థ నామ వజ్రిణో వజ్రిణో నామస్థ నామస్థస్థ నామ నామస్థ దేశాం దేశాగుస్థ నామ నామస్థ దేశాం వస్వాన్ క్రవ్యా నామ నామ క్రవ్యా అవస్వాన్ వస్వాన్ క్రవ్యా నామ క్రవ్యా నామ నామ క్రవ్యా క్రవ్యా నామస్థస్థ నామ క్రవ్యా క్రవ్యా నామస్థ నామస్థస్థ నామ నామస్థ పార్థివాః పార్థివాస్థ నామ నామస్థ పార్థివాస్థస్థ పార్థివాస్తేషాం తేషాం పార్థివాస్థస్థ పార్థివాస్తేషాం పార్థివాస్తేషాం తేషాం పార్థివాః పార్థివాస్తేషాం వోవస్తేషాం పార్థివాః పార్థివాస్తేషాం వః అన్నమన్నం గృహ గృహ అన్నం వోవోన్నం గృహ గృహ అన్నం వహ ఆహుతిర్జుహోతి భాగతేజేన భాగతేజేన జుహోత్యాహుతిర్జుహోతి భాగతేజేన ఆహుతిరిత్యాహుతిః భాగతేజేన భాగతేజేన జ్యోతి జ్యోతి శ్వో యథా శ్వో యుక్తో యుక్తో శ్వో యథా శ్వో యుక్తః స్వయుక్తో యుక్తో స్వో స్వయుక్తో విముచ్యమానో విముచ్యమానో యుక్తో స్వో స్వయుక్తో విముచ్యమానః యుక్తో విముచ్యమానో విముచ్యమానో యుక్తో యుక్తో విముచ్యమానః క్షుద్ధ్యం క్షుద్ధ్యన్న విముచ్యమానో యుక్తో యుక్తో విముచ్యమానః క్షుద్ధ్యన్నే విముచ్యమానః క్షుద్ధ్యం క్షుద్ధ్యన్న విముచ్యమానో విముచ్యమానః క్షుద్ధ్యన్ పరా భవతి పరా భవతి క్షుద్ధ్యన్న విముచ్యమానో విముచ్యమానః క్షుద్ధ్యన్ పరా భవతి విముచ్యమాన ఇత్యవి ముచ్యమానః క్షుద్ధ్యన్ పరా భవతి పరా భవతి క్షుద్ధ్యన్ క్షుద్ధ్యన్ పరా భవత్యేవమేవం పరా భవతి క్షుద్ధ్యన్ క్షుద్ధ్యన్ పరా భవత్యేవం పరా భవత్యేవమేవం పరా భవతి పరా భవత్యేవమస్యాస్యైవం పరా భవతి పరా భవత్యేవమస్యాస్యైవం అన్నమన్నమస్మా అస్మా అన్నమప్యప్యన్నమస్మా అస్మా అన్నమపి అన్నమప్యప్యన్నమన్నమపి దధాతి దధాత్యప్యపి దధాతి తస్మాత్ తస్మాత్ దధాతి దధాతి తస్మాత్ తస్మాత్ దధాతి దధాతి తస్మాదాహురాహుస్తస్మాత్ దధాతి దధాతి తస్మాదాహు మా తస్మాదాహుర్యోయ ఆహురాహుర్యశ్చ జయ ఆహురాహుర్యశ్చ శైవమేవం చ శైవం వేద వేదైవం చ శైవం వేద వేదయో యో వేద వేదయశ్చ జయో వేద వేదయశ్చ చనన చ చన సుధాయగో సుధాయన్న చ చన సుధాయం సుధాయగో సుధాయన్న సుధాయగో సుధాయన్న సుధాయగో సుధాయగో సుధాయగో సుధాయగో హవై వై హవై వాజీ వాజీ వై హవై వాజీ వాజీ వై వాజీ సుహిత సుహిత వాజీ వై వై వాజీ సుహిత వాజీ సుహిత వాజీ వాజీ సుహిత దాది సుహిత వాజీ వాజీ సుహిత దాది సుహిత సంత వాజీ వావ వావ వాజీతం వాజీతం వాజీ వాజీతమేవతం వాజీవాదీతమేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవే ప్రీణాది స ప్రీణాది ప్రీణాది స ఏనమేన కోస ప్రీణాది ప్రీణాది స ఏన స ఏనమేన కోస స ఏనం ప్రీత ప్రీత ఏన కోస స ఏనం ప్రీత ఏనం ప్రీత ప్రీత ఏనమేనం ప్రీత ప్రీణాది ప్రీణాది ప్రీత ఏనమేనం ప్రీత ప్రీణాది ప్రీత ప్రీణాది ప్రీణాది ప్రీత ప్రీత ప్రీణాది వసీయాన్ వసీయాన్ ప్రీణాది ప్రీత ప్రీత ప్రీణాది వసీయా ప్రీణాది వసీయాన్ వసీయాన్ ప్రీణాది ప్రీణాది వసీయాన్ భవతి భవతి వసీయాన్ ప్రీణాది ప్రీణాది వసీయాన్ భవతి వసీయాన్ భవతి భవతి వసీయాన్ వసీయాన్ భవతి భవతి ఇంద్రాయ రాజ్ఞే రాజ్ఞ ఇంద్రాయేంద్రాయ రాజ్ఞే సూకర సూకరో రాజ్ఞ ఇంద్రాయేంద్రాయ రాజ్ఞే సూకర రాజ్ఞే సూకర సూకరో రాజ్ఞే రాజ్ఞే సూకరో వరుణాయ వరుణాయ సూకరో రాజ్ఞే రాజ్ఞే సూకరో వరుణాయ సూకరో వరుణాయ వరుణాయ సూకర సూకరో వరుణాయ రాజ్ఞే రాజ్ఞే వరుణాయ సూకర సూకరో వరుణాయ రాజ్ఞే వరుణాయ రాజ్ఞే రాజ్ఞే వరుణాయ వరుణాయ రాజ్ఞే కృష్ణ కృష్ణో రాజ్ఞే వరుణాయ వరుణాయ రాజ్ఞే కృష్ణ రాజ్ఞే కృష్ణ కృష్ణో రాజ్ఞే రాజ్ఞే కృష్ణో యమాయ యమాయ కృష్ణో రాజ్ఞే రాజ్ఞే కృష్ణో యమాయ కృష్ణ యమాయ యమాయ కృష్ణ కృష్ణో యమాయ రాజ్ఞే రాజ్ఞే యమాయ కృష్ణ కృష్ణో యమాయ రాజ్ఞే యమాయ రాజ్ఞే రాజ్ఞే యమాయ యమాయ రాజ్ఞ హర్ష్య హర్ష్యో రాజ్ఞే యమాయ యమాయ రాజ్ఞ హర్ష్య రాజ్ఞ హర్ష్య హర్ష్యో రాజ్ఞే రాజ్ఞ హర్ష్య ఋషభాయ ఋషభాయ హర్ష్యో రాజ్ఞే రాజ్ఞ హర్ష్య ఋషభాయ హర్ష్య ఋషభాయ ఋషభాయ హర్ష్య హర్ష్య ఋషభాయ రాజ్ఞే రాజ్ఞ ఋషభాయ హర్ష్య హర్ష్య ఋషభాయ రాజ్ఞే ఋషభాయ రాజ్ఞే రాజ్ఞ ఋషభాయ ఋషభాయ రాజ్ఞే గభజో గభజో రాజ్ఞ ర్దూలాయ కవయో రాజ్ఞే రాజ్ఞే కవయశ్చార్దూలాయ శార్దూలాయ రాజ్ఞే రాజ్ఞే శార్దూలాయ శార్దూలాయ రాజ్ఞే గౌరో గౌరో రాజ్ఞే శార్దూలాయ రాజ్ఞే గౌర రాజ్ఞే గౌరో గౌరో రాజ్ఞే రాజ్ఞే గౌర పురుష రాజాయ గౌరో రాజ్ఞే రాజ్ఞే గౌరపురుషరాజాయ పురుషరాజాయ గౌరవ గౌరపురుషరాజాయ మర్కట మర్కట పురుషరాజాయ గౌరవ గౌరపురుషరాజాయ మర్కట పురుషరాజాయ మర్కట మర్కట పురుషరాజాయ పురుషరాజాయ మర్కట క్షిప్రశ్యేనస్య క్షిప్రశ్యేనస్య మర్కట పురుషరాజాయ పురుషరాజాయ మర్కట క్షిప్రశ్యేనస్య పురుషరాజాయేతి పురుష రాజాయ మర్కట క్షిప్రశ్యేనస్య క్షిప్రశ్యేనస్య మర్కట మర్కట క్షిప్రశ్యేనస్య వర్తికా వర్తికా క్షిప్రశ్యేనస్య మర్కట మర్కట క్షిప్రశ్యేనస్య వర్తికా క్షిప్రశ్యేనస్య వర్తికా వర్తికా క్షిప్రశ్యేనస్య క్షిప్రశ్యేనస్య వర్తికా నీలంగోర్నీలంగోర్ వర్తికా క్షిప్రశ్యేనస్య క్షిప్రశ్యేనస్య వర్తికా నీలంగో క్షిప్రశ్యేనస్యేతి క్షిప్రశ్యేనస్య వర్తికా నీలంగోర్ నీలంగోర్ వర్తికా వర్తికా నీలంగో క్రిమి క్రిమి నీలంగోర్ వర్తికా వర్తికా నీలంగో క్రిమి నీలంగో క్రిమి క్రిమి నీలంగోర్ నీలంగో క్రిమి సోమస్య సోమస్య క్రిమి నీలంగోర్ నీలంగో క్రిమి సోమస్య క్రిమి సోమస్య సోమస్య క్రిమి క్రిమి సోమస్య రాజ్ఞో రాజ్ఞ సోమస్య క్రిమి క్రిమి సోమస్య రాజ్ఞ సోమస్య రాజ్ఞ రాజ్ఞ సోమస్య సోమస్య రాజ్ఞ కులుంగ కులుంగో రాజ్ఞ సోమస్య సోమస్య రాజ్ఞ కులుంగ రాజ్ఞ కులుంగ కులుంగో రాజ్ఞో రాజ్ఞ కులుంగ సింధో సింధో కులుంగో రాజ్ఞో రాజ్ఞ కులుంగ సింధో సింధో సింధో కులుంగ కులుంగ సింధో శ్రీఘోషమార శ్రీఘోషమార సింధో కులుంగ కులుంగ సింధో శ్రీఘోషమార సింధో శ్రీఘోషమార శ్రీఘోషమార సింధో సింధో శ్రీఘోషమారో హిమవతో శ్రీఘోషమార సింధో సింధో శ్రీఘోషమారో హిమవత శ్రీఘోషమారో హిమవతో హిమవత శ్రీఘోషమార శ్రీఘోషమారో హిమవతో హస్తి హస్తే హిమవత శ్రీఘోషమార శ్రీఘోషమారో హిమవతో హస్తి హిమవతో హస్తి హస్తి హిమవతో హిమవతో హస్తి హిమవత ఇది హిమవతీతి హస్తి మయ ప్రజాపత్య ప్రజాపత్య మజర్మజ ప్రజాపత్య ఓల ఓల ప్రజాపత్య మజర్మజ ప్రజాపత్య ఓల ప్రజాపత్య ఓల ఓల ప్రజాపత్య ప్రజాపత్య ఓలో హరీక్ష్ణ ఓల ప్రజాపత్య ప్రజాపత్య ఓలో హరీక్ష్ణ ప్రజాపత్య ఇది ప్రజాపత్య హరీక్ష్ణ హరీక్ష్ణ ఓల ఓలో హరీక్ష్ణ వృషదగుంశో వృషదగుంశో హరీక్ష్ణ ఓల ఓలో హరీక్ష్ణ వృషదగుంశ హరీక్ష్ణ వృషదగుంశ వృషదగుంశ హరీక్ష్ణ హరీక్ష్ణ ృషదగంశస్తే దేవృషదగంశో వృషదగంశస్తే ధాతుర్ధాతుస్తే వృషదగంశో వృషదగంశస్తే ధాతు ధాతుర్ధాతుస్తే తే ధాతు సరస్వత్యై సరస్వత్యై ధాతుస్తే తే ధాతు సరస్వత్యై ధాతు సరస్వత్యై సరస్వత్యై ధాతుర్ధాతు సరస్వత్యై శారిశారి సరస్వత్యై ధాతుర్ధాతు సరస్వత్యై శారి సరస్వత్యై శారిశారి సరస్వత్యై సరస్వత్యై శారిశ్వేతా శ్వేతాచారి సరస్వత్యై సరస్వత్యై శారిశ్వేతారిశ్వేతారిశ్వేతా పురుషవాక్ పురుషవాక్ష్యేతారిశ్వేతా పురుషవాక్ శ్వేతా పురుషవాక్ పురుషవాక్ష్యేతా శ్వేతా పురుషవాక్ సరస్వతే సరస్వతే పురుషవాక్ష్యేతా శ్వేతా పురుషవాక్ సరస్వతే పురుషవాక్ సరస్వతే సరస్వతే పురుషవాక్ పురుషవాక్ సరస్వతే శుక శుక సరస్వతే పురుషవాక్ పురుషవాక్ సరస్వతే శుక పురుషవాగితే పురుష సరస్వతే శుక శుక సరస్వతే సరస్వతే శుక శ్వేత శ్వేత శుక సరస్వతే సరస్వతే శుక శ్వేత శుక శ్వేత శ్వేత శుక శుక శ్వేత పురుషవాక్ పురుషవాక్ శ్వేత శుక శుక శ్వేత పురుషవా శ్వేత పురుషవాక్ పురుషవాక్ శ్వేత శ్వేత పురుషవాగారణ్య ఆరణ్య పురుషవాక్ శ్వేత శ్వేత పురుషవాగారణ్య పురుషవాగారణ్య ఆరణ్య పురుషవాక్ పురుషవాగారణ్యోజారణ్య పురుషవాక్ పురుషవాగారణ్యోజా పురుషవాగితి పురుషవాగారణ్యోజారణ్య ఆరణ్యోజో నకులో నకులో జారణ్య ఆరణ్యోజో నకుల జో నకులో నకులో జో నకుల

సాధః కుంభీనసః కుంభీనసః పుష్కర సాధో లోహితాహిర్లోహితాహి పుష్కర సాధః కుంభీనసః కుంభీనసః పుష్కర సాధో లోహితాహి కుంభీనసః పుష్కర సాధో లోహితాహిర్లోహితాహి పుష్కర సాధః పుష్కర సాధో లోహితాహిస్తే దే లోహితాహి పుష్కర సాధః పుష్కర సాధో లోహితాహిస్తే పుష్కర సాధ లోహితాహిస్తే దే లోహితాహిర్లోహితాహిస్తే ష్ట్రాస్తే లోహితాహిర్లోహితాహిస్తే ష్ట్రాహితాహిరితి లోహితాహిష్ట్రాస్తే ష్ట్రాః ప్రతిశ్రుత్కాయి ప్రతిశ్రుత్కాయి ష్ట్రాస్తే తే ష్ట్రాః ప్రతిశ్రుత్కాయి ప్రతిశ్రుత్కాయి వాహసో వాహజ ప్రతిశ్రుత్కాయి ప్రతిశ్రుత్కాయి వాహస ప్రతిశ్రుత్కాయ ప్రతిశ్రుత్కాయి వాహస ఇది వాహస మృగశ్చంద్రమసే చంద్రమసే పురుష మృగ పురుష మృగశ్చంద్రమసే గోధా గోధా చంద్రమసే పురుష మృగ పురుష మృగశ్చంద్రమసే గోధా పురుష మృగ చంద్రమసే గోధా గోధా చంద్రమసే చంద్రమసే గోధా కాలకా కాలకా గోధా చంద్రమసే చంద్రమసే గోధా కాలకా గోధా కాలకా కాలకా గోధా గోధా కాలకా దార్వా ఘాటోదా ఆర్వా ఘాట కాలకా గోధా గోధా కాలకా దార్వా ఘాట కాలకా దార్వా ఘాటోదా ఆర్వా ఘాట కాలకా కాలకా దార్వా ఘాటస్తే తేదా ఆర్వా ఘాట కాలకా కాలకా దార్వా ఘాటస్తే ఆర్వా ఘాటస్తే తేదా ఆర్వా ఘాటోదా ఆర్వా ఘాటస్తే వనస్పతీనాం వనస్పతీనాం తేదా ఆర్వా ఘాటోదా ఆర్వా ఘాటస్తే వనస్పతీనాం ఆర్వా ఘాట ఇది దారో ఆఘాతః వనస్పతీనాం వనస్పతీనాం తేదే వనస్పతీనామేణ్యేణి వనస్పతీనాం తేదే వనస్పతీనామేణి వనస్పతీనామేణ్యేణి వనస్పతీనాం వనస్పతీనామేణ్యన్హేణి వనస్పతీనాం వనస్పతీనామేణ్యన్హేణ్యన్హేణ్యన్హే కృష్ణ కృష్ణోన్హేణ్యన్హే కృష్ణ అన్హే కృష్ణ కృష్ణోన్హేణ్యే కృష్ణ గంధర్వాణాంగం ధర్వాణాం వసూనాం పింజలం కపింజలో వసూనాం గంధర్వాణాం గంధర్వాణాం వసూనాం కపింజలః వసూనాం కపింజలః కపింజలో వసూనాం కపింజలో రుద్రాణాగో రుద్రాణాం కపింజలో వసూనాం కపింజలో రుద్రాణాం కపింజలో రుద్రాణాగో రుద్రాణాం కపింజలః కపింజలో రుద్రాణాం తిత్తిరిస్తిత్తిరి రుద్రాణాం కపింజలః కపింజలో రుద్రాణాం తిత్తిరి రుద్రాణాంధిత్తిరిస్తిత్తిరి రుద్రాణాగో రుద్రాణాంధిత్తిరి రోహిత్ రోహిత్తిత్తిరి రుద్రాణాగో రుద్రాణాంధిత్తిరి రోహిత్తిరి రోహిత్ రోహిత్తిత్తిరిస్తిత్తిరి రోహిత్ గుండ్రునాచి గుండ్రునాచి రోహిత్తిత్తిరిస్తిత్తిరి రోహిత్ గుండ్రునాచి రోహిత్ గుండ్రునాచి గుండ్రునాచి రోహిత్ రోహిత్ గుండ్రునాచి గోలత్తిక గోలత్తిక గుండ్రునాచి రోహిత్ రోహిత్ గుండ్రునాచి గోలత్తికాచి గోలత్తిక గోలత్తిక గుండ్రునాచి గుండ్రునాచి గోలత్తి ఘాతాస్త గోలత్తిక గుండ్రునాచి గుండ్రునాచి గోలత్తి ఘాతాః గోలత్తి ఘాతాస్త గోలత్తిక గోలత్తి ఘాత అప్సరసామప్సరసాంత గోలత్తిక గోలత్తి ఘాత అప్సరసా అప్సరసామప్సరసాంతాస్త అప్సరసామరణ్యాయారణ్యాయాప్సరసాంతాస్త అప్సరసామరణ్యాయారణ్యాయాప్సరసామప్సరసామరణ్యాయ శ్రుమరస్మరోరణ్యాయాప్సరసామప్సరసామరణ్యాయ శ్రుమరః శ్రుమరస్మరోరణ్యాయారణ్యాయ శ్రుమరః ఇది శ్రుమరః సో వైష్దేవో వైష్దేవః పృషదః పృషదో వైష్దేవః పిత్వః వైష్దేవః పృషదః పృషదో వైష్దేవః పిత్వాదేవ ఇది వైశ్వదేవ పిత్వాన్యం గొర్ణ్యం గొక్కశస్తే కశోన్యం గొర్ణ్యం గొక్కశస్తే కశస్తేను మధ్యా అనుమధ్యైతే కశకశస్తేను మధ్యైమత్యా అనుమధ్యైతేను మధ్యా అన్యవాపోన్యవాపోను మధ్యైతేను మధ్యా అన్యవాప అనుమత్యా అన్యవాపోన్యవాపోను మధ్యా అనుమత్యా అన్యవాపో మాసాం కశ్యపః కశ్యపో మాసామర్థమాసానామర్థమాసానామాసాం కశ్యపః భూమి పాంత్రః కశో మాన్ థీలవో మాన్ థీలవః కశః పాంద్రః పాంద్రః కశో మాంథీలవః మాంథీలవో మాంథీలవః కశః కశో మాంథీలవస్తే మాంథీలవః కశః కశో మాంథీలవస్తే మాంథీలవో మాంథీలవస్తే పితృణాం పితృణాం మాంథీలవో మాంథీలవస్తే పితృణాం పితృణాం పితృణాం తే పితృణామృతోనామృతోనాం పితృణాం తే పితృణామృతోనామృతోనామృతోనాం పితృణాం పితృణామృతోనాం జహకాజః కర్తూనాం పితృణాం పితృణామృతోనాం జహకా కర్తూనాం జహకాజః కర్తూనామృతోనాం జహకా సంవత్సరాయ సంవత్సరాయ జహకర్తూనామృతోనాం జహకా సంవత్సరాయ జహకా సంవత్సరాయ సంవత్సరాయ జహకాజహకా సంవత్సరాయ లోపాలోపః సంవత్సరాయ జహకాజహకా సంవత్సరాయ లోపా సంవత్సరాయ లోపాలోపా సంవత్సరాయ సంవత్సరాయ లోపా కపోత కపోతో లోపా సంవత్సరాయ సంవత్సరాయ లోపా కపోత సంవత్సరాయేతి సం లోపా కపోత కపోతో లోపా లోపా కపోత ఉలోక ఉలోక కపోతో లోపా లోపా కపోత ఉలోక కపోత ఉలోక ఉలోక కపోత కలోక ఉలోక శశశశ ఉలోక కపోత కపోత ఉలోక శశః ఉలోక శశశశ ఉలోక ఉలోక శశస్తే దేశశ ఉలోక ఉలోక శశస్తే శశస్తే నైరుతాస్తే నైరుతానైరు ృతాస్తేనైరృతా కృకవాక కృకవాకన్నైరృతాస్తేనైరృతా కృకవాక కృకవాకన్నైరృతానైరృతా కృకవాక సావిత్ర సావిత్ర కృకవాకుర్నైరృతానైరృతా కృకవాకు సావిత్ర నైరృతా ఇది నైరృతా కృకవాకు సావిత్ర సావిత్ర కృకవాకు కృకవాకు సావిత్ర సావిత్ర ఇది సావిత్ర రౌద్రో రౌద్రోరు రౌద్ర కృకలాస కృకలాసో రౌద్రోరు రౌద్ర కృకలాస రౌద్ర కృకలాస కృకలాసో రౌద్రో రౌద్ర కృకలాస శకుని శకుని కృకలాసో రౌద్రో రౌద్ర కృకలాస శకుని కృకలాస శకుని శకుని కృకలాస కృకలాస శకుని పిప్పకా పిప్పకా శకుని కృకలాస కృకలాస శకుని పిప్పకా పిప్పకా పిప్పకా శకుని శకుని పిప్పకా తే పిప్పకా శకుని పిప్పకాతే పిప్పకా పిప్పకాతే శరవ్యాయి శరవ్యాయితే పిప్పకా పిప్పకాతే శరవ్యాయి శరవ్యాయై శరవ్యాయైతే శరవ్యాయై హరిణో హరిణ శరవ్యాయైతే శరవ్యాయై హరిణ శరవ్యాయి హరిణో హరిణ శరవ్యాయి శరవ్యాయి హరిణో మారుతో మారుతో హరిణ శరవ్యాయి శరవ్యాయి హరిణో మారుత హరిణో మారుతో మారుతో హరిణో హరిణో మారుతో బ్రహ్మణే మారుతో హరిణో హరిణో మారుతో బ్రహ్మణే మారుతో బ్రహ్మణే బ్రహ్మణే మారుతో మారుతో బ్రహ్మణే శార్గ శార్గో బ్రహ్మణే మారుతో మారుతో బ్రహ్మణే శార్గ బ్రహ్మణే శార్గ శార్గో బ్రహ్మణే బ్రహ్మణే శార్గస్తరక్షస్తరక్ష శార్గో బ్రహ్మణే బ్రహ్మణే శార్గస్తరక్ష శార్గస్తరక్షస్తరక్ష శార్గ శార్గస్తరక్ష కృష్ణ కృష్ణస్తరక్ష శార్గ శార్గస్తరక్ష కృష్ణ స్తరక్ష కృష్ణ కృష్ణస్తరక్ష స్తరక్ష కృష్ణ శ్వా శ్వా కృష్ణస్తరక్షస్తరక్ష కృష్ణ శ్వా కృష్ణ శ్వా శ్వా కృష్ణ కృష్ణ శ్వా చతురక్షశ్చతురక్ష శ్వా కృష్ణ కృష్ణ శ్వా చతురక్ష శ్వా చతురక్షశ్చతురక్ష శ్వా శ్వా చతురక్షో గర్ధభో గర్ధభశ్చతురక్ష శ్వా శ్వా చతురక్షో గర్ధభ చతురక్షో గర్ధభో గర్ధభశ్చతురక్షశ్చతురక్షో గర్ధభస్తే గర్దభస్త ఇతర జనానామితర జనానాంతే గర్దభో గర్దభస్త ఇతర జనానామితర జనానాంతేత ఇతర జనానామగ్నజేగ్నజ ఇతర జనానాంతేత ఇతర జనానామగ్నజే ఇతర జనానామగ్నయేగ్నయ ఇతర జనానామితర జనానామగ్నయే ధూంష్ణాధూం క్ష్ణాగ్నయ ఇతర జనానామితర జనానామగ్నయే ధూంక్ష్ణా ఇతర జనానామితేతర జనానామగ్నయే ధూంక్ష్ణా ధూంక్ష్ణాగ్నయే ధూంక్ష్ణా ధూంక్ష్ణేతి ధూంక్ష్ణా అర గజ ఆంతరిక్ష ఆంతరిక్షో లజో లజ ఆంతరిక్ష ఉద్ర ఉద్ర ఆంతరిక్షో లజో లజ ఆంతరిక్ష ఉద్ర ఆంతరిక్ష ఉద్ర ఉద్ర ఆంతరిక్ష ఆంతరిక్ష ఉద్ర మధ్వర్ మధ్వరుద్ర ఆంతరిక్ష ఆంతరిక్ష ఉద్ర మధ్వ ఉద్రో మధ్వర్ మధ్వరుద్ర ఉద్రో మధ్వ ప్లవ ప్లవో మధ్వరుద్ర ఉద్రో మధ్వ ప్లవ మధ్వ ప్లవ ప్లవో మధ్వర్ మధ్వ ప్లవస్తే ప్లవో మధ్వర్ మధ్వ ప్లవస్తే ప్లవస్తే ప్లవ ప్లవస్తే పామ పాంతే ప్లవ ప్లవస్తే పామ పాంతే పామదిత్య అదిత్య అపామ పామదిత్యై హగుం ససాచిర్ హగుం ససాచిరదిత్యా అపామ పామదిత్యై హగుం ససాచి అదిత్యై హగుం ససాచిర్ హగుం ససాచిరదిత్యా అదిత్యై హగుం ససాచిరింద్రాణ్యా ఇంద్రాణ్యై హగుం ససాచిరదిత్యా అదిత్యై హగుం ససాచిరింద్రాణ్యై హగుం ససాచిరింద్రాణ్యా ఇంద్రాణ్యై హగుం ససాచిర్ హగుం ససాచిరింద్రా కీరుషా కీరుషేంద్రాణ్యై హగుం ససాచిర్ హగుం ససాచిరింద్రాణ్యై కీరుషా ససాచిరితి హగుం సాధిరాణ్యై కీరుషా కీరుషేంద్రాణ్యా ఇంద్రాణ్యై కీరుషా రుద్రో రుద్ర కీరుషేంద్రాణ్యా ఇంద్రాణ్యై కీరుషా రుద్ర కీరుషా రుద్రో రుద్ర కీరుషా కీరుషా రుద్రస్తి గక్షేది గక్షే రుద్ర కీరుషా కీరుషా రుద్రస్తి గక్షే రుద్రస్తి గక్షేషితి గక్షే రుద్రో రుద్రస్తి గక్షే వా ఆర్ద్రాణసో వా ఆర్ద్రాణసస్తి గక్షే రుద్రో రుద్రస్తి గక్షే వా ఆర్ద్రాణసతి గక్షే వా ఆర్ద్రాణసో వా ఆర్ద్రాణసస్తి గక్షేషితి గక్షే వా ఆర్ద్రాణసస్తే దేవా ఆర్ద్రాణసస్తి గక్షేషితి గక్షే వా ఆర్ద్రాణసస్తే శిరి గక్షేది శిరి గక్షే ఆర్ద్రాణసస్తే దేవా ఆర్ద్రాణసో వా ఆర్ద్రాణసస్తే దివ్యా దివ్యాస్తే వా ఆర్ద్రాణసో వా ఆర్ద్రాణసస్తే దివ్యా దివ్యా దివ్యాస్తే దివ్యాద్యా వా పృథివ్యాద్యా వా పృథివ్యా దివ్యాస్తే దివ్యాద్యా వా పృథివ్యా దివ్యాద్యా వా పృథివ్యాద్యా వా పృథివ్యా దివ్యా దివ్యాద్యా వా పృథివ్యా స్వామిత్ స్వామిద్యా వా పృథివ్యా దివ్యా దివ్యాద్యా వా పృథివ్యా స్వామిత్యా వా పృథివ్యా స్వామిత్ స్వామిద్యా వా పృథివ్యాద్యా వా పృథివ్యా స్వామిత్ యా వా పృథివ్యేదిత్యా వా పృథివ్యా స్వామిదితి స్వామిత్ వర్ణప ఆద్యన్యప్ప ఆద్యన్యస్సు వర్ణస్సు వర్ణప్ప ఆద్యన్యో అఘోషో అఘోషప్ప ఆద్యన్యస్సు వర్ణస్సు వర్ణప్ప ఆద్యన్యో అఘోషో వర్ణ ఆద్యన్యో అఘోషో అఘోషప్ప ఆద్యన్యప్ప ఆద్యన్యో అఘోషో వృకో వృకో అఘోషప్ప ఆద్యన్యప్ప ఆద్యన్యో అఘోషో వృక హంసో వృకో వృకో హగుంసో హగుంసో వృకో వృషద గుంసో వృషద గుంసో వృకో హగుంసో వృకో వృషద గుంశ వృషద గోష వృషద గోష వృకో వృకో వృషద గోషస్తే వృషద గోష వృకో వృకో వృషద గోషస్తే వృషద గోషస్తే వృషద గుంశో వృషద గుంశస్త ఐంద్ర ఐంద్రాస్తే వృషద గుంశో వృషద శస్త ఐంద్రా ఐంద్ర ఐంద్రాస్తేద ఐంద్ర అపామపామైంద్రాస్తేద ఐంద్ర అపా ఐంద్ర అపామపామైంద్ర ఐంద్ర అపాముద్ర ఉద్రోపామైంద్ర ఐంద్ర అపాముద్ర అపాముద్ర ఉద్రోపామపాముద్రోర్యమ్నే యమ్ణ ఉద్రోపామపాముద్రోర్యమ్నే ఉద్రోర్యమ్నే యమ్ణ ఉద్ర ఉద్రోర్యమ్నే లో భాషో లో భాషోర్యమ్న ఉద్ర ఉద్రోర్యమ్నేలో భాష యమ్నేలో భాషోలో భాషోర్యమ్నేర్యమ్నేలో భాషస్య గోహస్య గోహోలో భాషోర్యమ్నేర్యమ్నేలో భాషస్య గోహ భాషస్య గోహస్య గోహోలో భాషోలో భాషస్య గుంహో నకులో నకులస్య గుంహోలో భాషోలో భాషస్య గుంహో నకుల గుంహో నకులో నకులస్య గోహస్య గుంహో నకులో వ్యాఘ్రో వ్యాఘ్రో నకులస్య గోహస్య గుంహో నకులో పేత్వ ఇది పేత్వః అస్తు పరస్తు పరోశ్వశ్వస్థో పరోగో మృగోగో మృగస్థో పరోశ్వశ్వస్థో పరోగో మృగ పరోగో మృగోగో మృగస్థు పరస్థు పరోగో మృగస్తే తేగో మృగస్థు పరస్థు పరోగో మృగస్తే మృగస్తే తేగో మృగోగో మృగస్తే ప్రజాపత్యా ప్రజాపత్యాస్తే గో మృగోగో మృగస్తే ప్రజాపత్యా మృగ ఇది గో మృగ ప్రజాపత్యా ప్రజాపత్యాస్తే ప్రజాపత్యా ఆగ్నేయవా అగ్నేయో ప్రజాపత్యాస్తే ప్రజాపత్యా ఆగ్నేయో ప్రజాపత్యా ఆగ్నేయవా అగ్నేయో ప్రజాపత్యా ప్రజాపత్యా ఆగ్నేయో కృష్ణగ్రీవో కృష్ణగ్రీవాగ్నేయో ప్రజాపత్యా ప్రజాపత్యా ఆగ్నేయో కృష్ణగ్రీవో ప్రజాపత్యా ఇది ప్రజాపత్యాగ్నేయో కృష్ణగ్రీవో కృష్ణగ్రీవాగ్నేయవాగ్నేయో కృష్ణగ్రీవో రాష్ట్రో రాష్ట్రో కృష్ణగ్రీవాగ్నేయవాగ్నేయో కృష్ణగ్రీవో రాష్ట్రో కృష్ణగ్రీవో రాష్ట్రో రాష్ట్రో కృష్ణగ్రీవో కృష్ణగ్రీవో రాష్ట్రో లోమసక్తౌ రాష్ట్రౌ కృష్ణగ్రీవౌ కృష్ణగ్రీవౌ రాష్ట్రౌ లోమసక్తౌ కృష్ణగ్రీవాది కృష్ణగ్రీవౌ రాష్ట్రౌ లోమసక్తౌ లోమసక్తౌ రాష్ట్రౌ రాష్ట్రౌ లోమసక్తౌ శతి పృష్ఠౌ లోమసక్తౌ రాష్ట్రౌ రాష్ట్రౌ లోమసక్తౌ శతి పృష్ఠౌ లోమసక్తౌ లోమసక్తౌ లోమసక్తౌ శతి పృష్ఠౌ బారహస్పత్యౌ బారహస్పత్యౌ శతి పృష్ఠౌ లోమసక్తౌ లోమసక్తౌ శతి పృష్ఠౌ బారహస్పత్యౌ లోమసక్తావితి లోమసక్తౌ పృష్ఠౌ బారహస్పత్యౌ బారహస్పత్యౌ శతి పృష్ఠౌ బారహస్పత్యౌ ధాత్రే ధాత్రే బారహస్పత్యౌ శతి పృష్ఠౌ బారహస్పత్యౌ ధాత్రే పృష్ఠావితి శతి పృష్ఠౌ బారహస్పత్యౌ ధాత్రే ధాత్రే బారహస్పత్యౌ బారహస్పత్యౌ ధాత్రే పృషోధరః ధాత్రే బారహస్పత్యౌ బారహస్పత్యౌ ధాత్రే పృషోధరః ధాత్రే పృషోధరః పృషోధరో ధాత్రే ధాత్రే పృషోధరః శౌర్య శౌర్య పృషోధరో ధాత్రే ధాత్రే పృషోధరః శౌర్యః పృషోధరః శౌర్య శౌర్యః పృషోధరః పృషోధరః శౌర్యో బలక్షో బలక్షః శౌర్యః పృషోధరః పృషోధరః శౌర్యో బలక్షః శౌర్యోదర ఇతి పృషా ఉదరః శౌర్యో బలక్షో బలక్షః శౌర్యః శౌర్యో బలక్షః పేత్వపేత్వో బలక్షః శౌర్యః శౌర్యో బలక్షః పేత్వః బలక్షః పేత్వపేత్వో బలక్షో బలక్షః పేత్వః పేత్వ ఇది పేత్వః నీకవతే రోహితాంజి రోహితాంజిరీకవతే రోహితాంజి నీకవతే రోహితాంజి రోహితాంజిరీకవతే నీకవతే రోహితాంజిర నడ్వాన్ నడ్వాన్ రోహితాంజిర నీకవతే నీకవతే రోహితాంజిర నడ్వాన్ నీకవత ఇత్యనీకవతే రోహితాంజిర నడ్వాన్ నడ్వాన్ రోహితాంజి రోహితాంజిర నడ్వాన్ మధో రామ మరట్వాన్ రోహితాంజి రోహితాంజిర నడ్వాన్ మధో రామో రోహితాంజిరిది రోహితాంజిరి నధో రామ మధో రామ మరట్వాన్ నడ్వాన్ మధో రామో సావిత్రో సావిత్రా మధో రామ మరట్వాన్ నడ్వాన్ మధో రామో సావిత్రో మధో రామో సావిత్రో సావిత్రా మధో రామ మధో రామో సావిత్రో పౌష్ణౌ పౌష్ణౌ సావిత్రా మధో రామ మధో రామో సావిత్రో పౌష్ణౌ మధో రామావిత్యథ రామో సావిత్రౌ పౌష్ణౌ పౌష్ణౌ సావిత్రౌ సావిత్రౌ పౌష్ణౌ రజతనాభి రజతనాభి సావిత్రౌ సావిత్రౌ పౌష్ణౌ రజతనాభి పౌష్ణౌ రజతనాభి రజతనాభి పౌష్ణౌ పౌష్ణౌ రజతనాభి వైష్ణదేవౌ వైష్ణదేవౌ రజతనాభి పౌష్ణౌ పౌష్ణౌ రజతనాభి వైష్ణదేవౌ రజతనాభి వైష్ణదేవౌ వైష్ణదేవౌ రజతనాభి రజతనాభి వైష్ణదేవౌ భిషంగౌ భిషంగౌ వైష్ణదేవౌ వైశ్వదేవౌ పిశంగౌ పిశంగౌ వైశ్వదేవౌ వైశ్వదేవౌ పిశంగౌ తు పరౌ తు పరౌ పిశంగౌ వైశ్వదేవౌ వైశ్వదేవౌ పిశంగౌ తు పరౌ వైశ్వదేవా విది వైశ్వదేవౌ పిశంగౌ తు పరౌ తు పరౌ పిశంగౌ పిశంగౌ తు పరౌ మారుతో మారుతస్తు పరౌ పిశంగౌ పిశంగౌ తు పరౌ మారుత పరౌ మారుతో మారుతస్తు పరౌతు పరౌ మారుత కల్మాష కల్మాషో మారుతస్తు పరౌతు పరౌ మారుత కల్మాష మారుత కల్మాష కల్మాషో మారుతో మారుత కల్మాష ఆగ్నేయ ఆగ్నేయ కల్మాషో మారుతో మారుత కల్మాష ఆగ్నేయ కల్మాష ఆగ్నేయ ఆగ్నేయ కల్మాష కల్మాష ఆగ్నేయ కృష్ణ కృష్ణ ఆగ్నేయ కల్మాష కల్మాష ఆగ్నేయ కృష్ణ ఆగ్నేయ కృష్ణ కృష్ణ ఆగ్నేయ ఆగ్నేయ కృష్ణోద కృష్ణ ఆగ్నేయ ఆగ్నేయ కృష్ణోజ కృష్ణోజ కృష్ణ కృష్ణోజ సారస్వతి సారస్వత్యజ కృష్ణ కృష్ణోజ సారస్వతి అజ సారస్వతి సారస్వత్యా అజోజ సారస్వతి మేషి మేషి సారస్వత్యా అజోజ సారస్వతి మేషి సారస్వతి మేషి మేషి సారస్వతి సారస్వతి మేషి వారుణో వారుణో మేషి సారస్వతి సారస్వతి మేషి వారుణ మేషి వారుణో వారుణో మేషి మేషి వారుణ కృష్ణ కృష్ణో వారుణో మేషి మేషి వారుణ కృష్ణ వారుణ కృష్ణ కృష్ణో వారుణో వారుణ కృష్ణ ఏకశితి పాదేకశితి పా కృష్ణో వారుణో వారుణ కృష్ణ ఏకశితి పాద ఏకశితి పాదేకశితి పాత్ కృష్ణ కృష్ణ ఏకశితి పాత్వేత్వేత్వ ఏకశితి పాత్ కృష్ణ కృష్ణ ఏకశితి పాత్వేత్వ ఏకశితి పాత్వేత్వేత్వ ఏకశితి పాదేకశితి పాత్వేత్వ ఏకశితి పాదిత్యేక శితి పాదోత్వ ఇది పంచమకాండే పంచమ ప్రశ్నస్య ఘనపాఠ సమాప్తః.